232 సకలాధిష్టాన రూప సం ధా సకలాధిష్టాన రూప అథాత ఆదేశో నేతి నేహననస్తి కించన ఇత్యాది నిషేయశ్రుతిభ్య ప్రతిపన్న సర్వం ఖల్విదం బ్రహ్మ ఇత్యాది బాధాయాం సామానాధికరణ్యం అనగమ్యతే కారణభేద కార్యస్య 348 లలితా త్రిశతి భాష్యం తద్భిన్న తాజ్ఞానస్య భ్రమరూపత్వాత్ ప్రకృత్యాదీనామపి జ్ఞాన సంబాధా తథా చ శృతిని పేధస్యాపేయం తత్వజ్ఞానేన నిజృత్త భూతపూర్వగత్యా సర్వాధిష్టానల్వేన అనుభూయతే ఇతి భానః ఓ సకలాధిష్టాన రూపాయే నమః ఆం ని అథాత ఆదేశో నేతి దృశ్య ప్రపంచము బ్రహ్మకాదు నేహ నానాస్తి ఈ ఆత్మయందు నానాత్యము లేదు మొదలైన నిషేధ శృతుల పెలన పరమే స్వరి ప్రతిపాదిత ఎగుచున్నది సర్వం ఖల్విదం బ్రహ్మ ఈ దృశ్య ప్రపంచమంతయు బ్రహ్మయే ఇత్యాది బాధయందు సామానాధికరణ్యము తెలియచున్నది కార్యము కారణము కంటే అభిన్నమను జ్ఞానము బాధ ఎనబడును తద్భిన్నమైన జ్ఞానము భ్రాంతి రూపము కాగా శృతిబోధిత నిషేధ మునకనధియపేక్షిత మగుచుండగా ప్రకృతి మొదలే సవి తత్వజ్ఞానము వలన నివృత్తములగుచున్నవి కాగా భూతపూర్వగతితో అనగా అజ్ఞానాసస్థలో భాసించిన సర్వమును గ్రహించి సర్వాధిష్టానముగా అనుభూయ మాసమగుచున్నదని భావము కావున పరదేవత సకలాధిష్టాన రూపాయని స్తుతింపబడుచున్నది